కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజో బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 2వ అధ్యాయము అంతా అఖండ ఏక స్వరూపమే. అథః కుమారః శివం పప్రచ్ఛాఖండేకరస చిన్మాత్ర స్వరూపమను బృహైతి. సహోవాచ పరమః శివః అఖండేకరసం దృశ్యమఖండేకరసం జగత్ అఖండేకరసం భావమఖండేకరసం స్వయం ఒకటి 01. అథః కుమారః శివం పప్రచ్ఛ అఖండ ఏకరస చిన్మాత్ర స్వరూపం అనుబ్రూహి ఇతి. సహోవాచ పరమ శివః అఖండేకరసం దృశ్యం అఖండేకరసం జగత్ అఖండేకరసం భావం అఖండేకరసం స్వయం. ఒక సందర్భములో షాన్ముఖుడు ప్రేమమూర్తి అగు కుమారస్వామి పితృదేవులగు శివభగవానుని సమీపించి నమస్కరించి ఈ విధంగా పరిప్రశ్నించారు. హే భగవాన్, సర్వతత్వస్వరూప శివ, దేవాదిదేవ, ఆత్మ అఖండము, ఏకరసము, అన్పార్టిసన్ యూనిటీ అని శాస్త్రములు అంటున్నాయి కదా. అట్టి అఖండ ఏకరస చిన్మాత్రం యొక్క స్వరూపము ఎట్టిదో దయతో సవివరించండి. పరమ శివభగవానుడు ఈ దృశ్యమంతా కూడా అఖండేక రసస్వరూపమేనయ్యా. అఖండము ఏకము అగు ఆత్మ సర్వదా ఎట్టి విభాగములేనిదై జీవ బ్రహ్మ ఐక్యరూపమై కేవల ఆనంద చిన్మాత్రమే వెలుగొందుచున్నది. ఉదా ఒకనిలో వెలుగొందుచున్న ఎరుక అవేర్నెస్ ఏ అతడు నాటకములో నటించు పాత్ర ఎందుకూడా వెలుగొందుచున్నది కదా. జీవాత్మ పరమాత్మలు అఖండేక రసస్వరూపులే. ఈ దృశ్యము ద్రష్టదర్శనములతో సహా జనించి గతించు ధర్మమును ప్రదర్శించే జగత్తు అట్టి జగత్తు యొక్క అనుభూతికి కారణమగునది భావము. ఆ భావము జనించు స్వస్వరూపమంతా అఖండేకరసమే. అఖండేకరసో మంత్ర అఖండేకరస క్రియ అఖండేకరసం జ్ఞానమఖండేకరసం జలం 2. అఖండేకరస భూమరఖండేకరసం వియత్. అఖండేకరసం శాస్త్రమఖండేకరస త్రయి 3. 02. అఖండేకరసో మంత్ర అఖండేకరస క్రియ అఖండేకరసం జ్ఞానం అఖండేకరసం జలం. 03. అఖండేకరస భూమ్యః అఖండేకరసం వియత్ అఖండేకరసం శాస్త్రం అఖండేకరసాత్రయి. ఇక్కడ బయల్వెడలు మనన రూపమగు మంత్రము, ఆ మననము నుండి బయల్వెడలు క్రియ, ఆ క్రియ నిర్వర్తించటానికి పాల్గొనుచున్న జ్ఞానము అఖండేక రసరూపమే, అఖండేక తత్వమే. పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అఖండేక రసమే. శాస్త్రము ఋక్, యజో, సామ, త్రివేదములు అఖండ ఏకరస స్వరూపములే. అఖండేకరసం బ్రహ్మచాఖండేకరసం వ్రతం. అఖండేకరసో జీవ అఖండేకరసో హెజః 4. అఖండేకరసో బ్రహ్మ అఖండేకరసో హర్యః. అఖండేకరసో రుద్ర అఖండేకరసోస్మ్యహం 5. 04. అఖండేకరసం బ్రహ్మచ అఖండేకరసం వ్రతం. అఖండేకరసో జీవ అఖండేకరసో హి అజః. 05. అఖండేకరసో బహ్మ అఖండేకరసో హర్యః. అఖండేకరసో రుద్ర అఖండేకరసోస్మి అహం. బ్రహ్మము సర్వదా అఖండము ఏకము అగురసస్వరూపమే. ఉపాసనారూపమగు వ్రతము, ఆ వ్రతమును ఆశ్రయించుండు వ్రతస్థుడు జీవుడు జన్మరహితుడగు ప్రజాపతి అజుడు అఖండేకరసమే. సృష్టికి ఉత్పత్తి కారకుడగు బ్రహ్మ, సృష్టిని స్థితింపజేయు హరి, లయింపచేయు రుద్రుడు, ఈ సృష్టికి అనుభవరూపి, ఎక్స్పీరియన్సా అగు సాక్షినగు నేను అఖండ ఏకరస రూపులమే. అఖండేకరసో హ్యాత్మా హ్యఖండేకరసో గురుః. అఖండేకరసం లక్ష్యమఖండేకరసం మహః ఆరు సున్నా ఆరు. అఖండేకరసో హి ఆత్మా హి అఖండేకరసో గురుః. అఖండేకరసం లక్ష్యం అఖండేకరసం మహః. జీవాత్మ పరమాత్మ రూపములను ధరించుచున్న ఆత్మ ఆ ఆత్మను నిర్వచించి బోధించుచున్న గురువు ఆ గురువు చూపుచున్న స్వాత్మస్వరూప భావనాసిద్ధి అనే సంలక్ష్యము మహత్తు కేవల బుద్ధితత్వము ఇవన్నీ అఖండేకరస స్వరూపమే. అఖండేకరసో దేహ అఖండేకరసం మనః. అఖండేకరసం చిత్తమఖండేకరసం సుఖం ఏడు సున్నా ఏడు. అఖండేకరసో దేహం అఖండేకరసం మనః. అఖండేకరసం చిత్తం అఖండేకరసం సుఖం. ఈ భౌతిక దేహము మనస్సు చిత్తము సుఖము దుహకము విద్య ఇవన్నీ అఖండ ఏకరస పరబ్రహ్మమే. ఉదా ఒకానుకని కేవలమగు నటన కౌశల్యము పాత్రలో లీనమై నటిస్తున్నప్పటి నటన కౌశల్యము ఒక్కటే కదా. అఖండేకరస విద్య అఖండేకరసో వ్యః. అఖండేకరసం నిత్యమఖండేకరసం పరం ఎనిమిది సున్నా ఎనిమిది. అఖండేకరస విద్య అఖండేకరసో అవ్యయః. అఖండేకరసం నిత్యం అఖండేకరసం పరం. ఏది అవ్యయము అని నిత్యము అని ఇహ పరస్వరూపమని చెప్పబడుచున్నదో అదంతా కూడా అఖండ బ్రహ్మమే. అఖండేకరసం కించిదఖండేకరసం పరం. అఖండేకరసాదన్యం నాస్తి నాస్తి షడానన తొమ్మిది సున్నా తొమ్మిది. అఖండేకరసం కించిత్ అఖండేకరసం పరం. అఖండేకరసాత్ అన్యత్ నాస్తి నాస్తి షడానన. కించిజుడు జీవుడు సర్వజుడు ఈశ్వరుడు లేక పరస్వరూపుడు అఖండ ఏకరసాత్మకమగు కేవలాత్మయే. ఓ షడానన కుమారస్వామి షణ్ముఖ అఖండేకరసమునకు వేరే ఎక్కడా ఏదీ లేనే లేదయ్యా. అన్యత్ నాస్తి నాస్తి అఖండేకరసాన్నాస్తి అఖండేకరసాన్నహి. అఖండేకరసాత్ కించిదఖండేకరసాదహం పది పది. అఖండేకరసాత్ నాస్తి అఖండేకరసాత్ నహి. అఖండేకరసాత్ కించిత్ అఖండేకరసాత్ అహం. అఖండేకరసమునకు వేరైనది ఏదీ లేదు వేరైన వారు ఎవ్వరూ లేరు. అఖండేకరసము అని చెప్పుకొనే ఒకానొక వస్తువు ఏదీ లేదు. కించిత్కు ఏదీ అఖండేకరసమునకు మరొకటై లేదు. నేను అహం అనునది అఖండేకరస స్వరూపమే. అఖండేకరసం స్థూలం సూక్ష్మం చాఖండరూపకం. అఖండేకరసం వేద్యమఖండేకరసో భవాన్ పదకొండు పదకొండు. అఖండేకరసం స్థూలం సూక్ష్మం చ అఖండరూపకం. అఖండేకరసం వేద్యం అఖండేకరసో భవాన్. ఇక్కడి స్థూలంగా కనిపించేది సూక్ష్మంగా అనిపించేది తెలియబడుచున్నట్లుగా తెలియవచ్చేది తెలుసుకుంటున్న నీవున్నదంతా కూడా ఇదంతా అఖండేకరసమే. నాకు తెలియబడుచున్న నీవు కూడా అఖండేకరస స్వరూపమే. అఖండేకరసం గుహ్యమఖండేకరసాదికం. అఖండేకరసో జ్ఞాత హ్యఖండేకరసాస్థితియః పన్నెండు పన్నెండు. అఖండేకరసం గుహ్యం అఖండేకరసాదికం ఇదం. అఖండేకరసో జ్ఞాత అఖండేకరసాస్థితియః. గుప్తంగా రహస్యంగా ఉన్నట్టిది ఇదిగా బట్టబయలే ఉన్నది ఇదంతా తెలుసుకుంటున్న జ్ఞాత అజ్ఞాతస్థితి మనము ఉన్న స్థానము కూడా అఖండేకరసమే. అఖండేకరస మాత అఖండేకరరస పిత. అఖండేకరసో భ్రాత అఖండేకరస పత్య పదమూడు. పదమూడు. అఖండైకరస మాత, అఖండైకరస పిత, అఖండైకరసో అహ్రాత, అఖండైకరస పతియ. తల్లి, తండ్రి, సోదరులు, భర్త మొదలైన నాని అనుకొనబడేవారు వారు వీరు అంతా అఖండైకరసమే. అఖండైకరసం సూత్రమఖండైకరసో విరాట్, అఖండైకరసం గాత్రమఖండైకరసం శిరః పద్నాలుగు, అఖండైకరసం చాంతరఖండైకరసం బహ్యః, అఖండైకరసం పూర్ణమఖండైకరసామృతం పదిహేను పద్నాలుగు. అఖండైకరసం సూత్రం, అఖండైకరసో విరాట్, అఖండైకరసం గాత్రం, అఖండైకరసం శిరః పదిహేను. అఖండైకరసం చ అంతరః, అఖండైకరసం బహ్యః, అఖండైకరసం పూర్ణం, అఖండైకరస అమృతం. సూత్రము విరాట్ సూత్రప్రాయంగా చెప్పబడేది విస్తారమైన విరాట్టు, వ్యష్టి శరీరములు, శిరస్సు, మనోబుద్ధి, చిత్త, అహంకారములని చతుష్టయము చెప్పబడే అంతరంగము, ఇంద్రియములకు బాహ్యమున కనిపించే సర్వ విషయములు అఖండైకరస చమత్కారమే. ఇద్దానిచే ఇక్కడ కనిపించేదంతా పూర్ణమయ్యున్నదో, ఏది మార్పు చెందక అమూతమయ్యున్నదో అదంతా కూడా అఖండైకరసమే. అఖండైకరసం గోత్రమఖండైకరసం గృహం, అఖండైకరసం గోప్యమఖండైకరస శశి పదహారు, అఖండైకరసాస్తారా అఖండైకరసో రవ్యః, అఖండైకరసం క్షేత్రమఖండైకరసా క్షమ పదిహేడు, అఖండైకరస శాంత అఖండైకరసో గుణః, అఖండైకరస సాక్షి అఖండైకరస సుహృత్ పద్దెనిమిది పదహారు. అఖండైకరసం గోత్రం, అఖండైకరసం గృహం గ్రహం, అఖండైకరసం గోప్యం, అఖండైకరస శశి పదిహేడు. అఖండైకరసహతార, అఖండైకరసో రవ్యః, అఖండైకరసం క్షేత్రం అఖండైకరసాక్షమ పద్దెనిమిది. అఖండైకరస శాంతః, అఖండైకరసో గుణః, అఖండైకరస సాక్షి, అఖండైకరస సుహృత్. గోత్రము భూమిక, ఇల్లు, భూమి చుట్టూ తిరుగుచున్న గ్రహముల విన్యాసము, రహస్యంగా ఉన్న గ్రహ సకలములు, చంద్రుడు, నక్షత్రములు, తారలు, సూర్యుడు, విత్తనములు, మొలకెత్తు స్థానమగు క్షేత్రము, భూమిలో జీవులలో కనిపించే ఓర్పు, క్షమాగుణము, శాంతముగా ఉండటము, సత్వరజోతమోగుణముల ప్రదర్శనము, ఆ త్రిగుణములకు ఆవల త్రిగుణాతీతుడగు సాక్షి, సహృదయులగు జనులంతా అఖండైకరసమే. గ్రహం అనుచోట గృహం అనునది పాఠ్యాంతరము. అఖండైకరసో బంధురఖండైకరస సఖ, అఖండైకరసో రాజా అఖండైకరసం పురం పందొమ్మిది, అఖండైకరసం రాజ్యమఖండైకరస ప్రజాః, అఖండైకరసం తారమఖండైకరసో జపః ఇరవై, అఖండైకరసం ధ్యానమఖండైకరసం పదం, అఖండైకరసం గ్రాహ్యమఖండైకరసం మహత్ ఇరవై ఒక్క పందొమ్మిది. అఖండైకరసో బంధుః అఖండైకరసః సఖ, అఖండైకరసో రాజా, అఖండైకరసం పురం ఇరవై, అఖండైకరసం రాజ్యం, అఖండైకరస ప్రజాః, అఖండైకరసం తారం, అఖండైకరసో జపః ఇరవై ఒక్క, అఖండైకరసం ధ్యానం, అఖండైకరసం పదం, అఖండైకరసం గ్రాహ్యం, అఖండైకరసం మహత్. తనకు సహృదయుడు అయినవాడు, తన మంచి కోరుకొనువాడు, బంధువు, స్నేహితుడు, తనను పాలించు దండించు రాజు, తాను ఉన్న పురము, గ్రామము, తదితరులైన ఆ రాజ్య ప్రజలు తాను కూడా అఖండైకరసమే. తరింపజేనట్టిది, జపించబడునది, జపము ధ్యానింపబడునది, ధ్యానము అట్టి ధ్యానము వలన ప్రాప్తించే పదము, ధ్యానముచే గ్రహించబడు గ్రాహ్యము అఖండైకరసరూపమే. సర్వదేహములలోని నేనైన నేను అనే మహదత్వము మహత్తత్వము నాలోని ఈ సర్వజగత్రూపుడనైన నేను అఖండైకరసమే. అఖండైకరసం జ్యోతిరఖండైకరసం ధనం. అఖండైకరసం భోజ్యమఖండైకరసం హవ్యః 22. అఖండైకరసో హోమ అఖండైకరసో జపః. అఖండైకరసం స్వర్గమఖండైకరస స్వయం 23. 22. అఖండైకరసం జ్యోతియః. అఖండైకరసం ఘనం. అఖండైకరసం భోజ్యం. అఖండైకరసం హవ్యః. 23. అఖండైకరసో హోమం. అఖండైకరసో జపః. అఖండైకరసం స్వర్గం. అఖండైకరసః స్వయం. సర్వులలోని ఆత్మజ్యోతి స్వరూపము ఘనీభూతమై కనిపించేది, భుజించబడినది, అనుభవించబడేది, దేవతలకు సమర్పించబడే హవిస్సు హోమ కార్యక్రమము తపనతో కూడి తలచు రూపమైన జపము జపహోమముల ఫలరూపములై సుఖమయంగా కనిపించే స్వర్గలోకము ఆయాలోకములను అనుభవముగా పొందుచున్న తానైన తాను అంతా అఖండైకరసమే. అఖండైకరసం సర్వం చిన్మాత్రమితి భావయేత్. చిన్మాత్రమేవ చిన్మాత్రమఖండైకరసం పరం. 24. భవవర్జిత చిన్మాత్రం సర్వం చిన్మాత్రమేవ హి. ఇదం చ సర్వం చిన్మాత్రమయం చిన్మయమేవ హి. 25. సర్వం చిన్మాత్రమేవ. 24. అఖండైకరసం సర్వం చిన్మాత్రమితి భావయేత్. చిన్మాత్రమేవ చిన్మాత్రం. అఖండైకరసం రసం సర్వం చిన్మాత్రమేవ హి. 25. భవవర్జిత చిన్మాత్రం సర్వం చిన్మాత్రమేవ హి. ఇదం చ సర్వం చిన్మాత్రమయం చిన్మయమేవ హి. అఖండైకరసమే చిన్మాత్రము అని భావన చేయబడుగాక. చిత్ ఎరుక చిన్మాత్రము ఎరుగబడేదంతా ఎరుక యొక్క రూపమే. ఇదంతా ఈ సర్వము కూడా అఖండైకరసముగాను చిన్మాత్రము స్వకీయమైన ఎరుక యొక్క సంప్రదర్శనము గాను ఎరుగుచున్నవాడు చిన్మాత్ర స్వరూపుడుగా ఎరిగి ఉండుము. సమస్తము చిన్మాత్ర భావనయే. చిన్మాత్ర స్వరూపమే. ఎరుక ఎరుగబడేది ఎరుగుచున్నవానిని కూడా కలుపుకొని సమస్తము చిన్మాత్రమే. ఎరుగుచున్నవాని నుండి ఎరుక అద్వితీయమై బయల్వెడలుతోంది. ఎరుగబడేదంతా ఎరుక యొక్క రూపమే చిన్మాత్రమే. ఇదంతా కూడా స్వకీయమైన ఎరుక అను చిన్మాత్రముతో నిండి ఉన్నది. సర్వము చిన్మయమే. భావవర్జిత చిన్మాత్రం ఎరుగబడేది లేనప్పుడు కూడా ఎరుక ఉన్నది. ఎరుక లేనప్పుడు కూడా ఎరుగుచున్నవాడు ఉంటాడు. ఈ మూడు ఎల్లప్పుడూ ఏకస్వరూపమై ఉంటాయి. ఆత్మభావం చ చిన్మాత్రమఖండైకరసం విదుహ. సర్వలోకం చ చిన్మాత్రం వత్తా మత్తా చ చిన్మయం. 26. 26. ఆత్మభావం చ చిన్మాత్రం అఖండైకరసం విదుహ. సర్వలోకం చ చిన్మాత్రం త్వత్తా మత్తా చ చిన్మయం. నేను ఇదంతా ఆత్మగా భావిస్తున్నాను అనున్నది కూడా ఎరుక విన్యాసమే చిన్మాత్రమే. అఖండైకరసమే. ఈ లోకమంతా స్వకీయ ఎరుక రూపమే. నాది నీది నేను నీవు అంతా చిన్మాత్రమే. స్వకీయ చిత్ స్వరూపము నుండే అద్వితీయంగా నేననివాతడు మొదలైనవి అగ్ని నుండి అగ్ని శిఖవలే బయల్వెడలుచున్నాయి. అన్యమైనదంతా అనన్యమగు చిన్మాత్ర ప్రదర్శనమే. ఆకాశో భూజలం వాయురగ్ని బ్రహ్మ హర్యః శివః. యత్కించిద్యన్న కించిచ్చ సర్వం చిన్మాత్రమేవ హి. 27. 27. ఆకాశో భూః జలం వాయుః అగ్నేః బ్రహ్మ హర్యః శివః. యత్కించిత్ యత్న కించిచ్చ సర్వం చిన్మాత్రమేవ హి. ఆకాశము భూమి జలము వాయువు అగ్ని, పంచభూతములు, వాటితో జగత్ వస్తువులను ప్రణాళిక చేస్తున్న బ్రహ్మభగవానుడు, సర్వజీవులను పరిపోషిస్తూ పరిరక్షిస్తున్న హరి, సర్వశుభ సుఖ ఆనందప్రదుడగు శివుడు అంతా చిన్మాత్రమే. ఏది కించిత్ కించిజ్ఞుడగు జీవుడు, యో ఏది సర్వజ్ఞమో ఈశ్వరుడో, ఈ రెండు చిన్మాత్రమే. అఖండేకరసం సర్వం యద్యచిన్మాత్రమేవ హి. భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం చిన్మాత్రమేవ హి. 28 అఖండేకరసం సర్వం యద్యచిన్మాత్రమేవ హి. భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం చిన్మాత్రమేవ హి. తెలుసుకొనువాడే తెలియబడినది అను రూపముగుచున్నది, నోర్డ్ వోట్ ఎవర్ బీన్ నన్ అనబడు రెండు కూడా ఏది అగుచున్నదో అదంతా అఖండైక రసమగు చిన్మాత్రమే. ఇతః పూర్వము ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇక ముందు ఉండబోవున్నది సర్వము చిన్మాత్రమే. ద్రవ్యం కాలం చ చిన్మాత్రం జ్ఞానం జేయం చిదేవ హి. జ్ఞాత చిన్మాత్ర రూపశ్చ సర్వం చిన్మయమేవ హి. 29 ద్రవ్యం కాలం చ చిన్మాత్రం జ్ఞానం జ్ఞేయం చిదేవ హి. జ్ఞాత చిన్మాత్ర రూపశ్చ సర్వం చిన్మయమేవ హి. ద్రవ్యము మాటర్ కాలము టైం జ్ఞానము నొయిన్ జ్ఞేయము దాట్ బీన్ నొన్ చిన్మాత్రమే. జ్ఞాత నర్ కూడా చిన్మాత్రమే. సర్వము సర్వదా చిన్మాత్రమే. సంభాషణం చ చిన్మాత్రం యద్యచిన్మాత్రమేవ హి. అసచ్చ సచ్చ చిన్మాత్రమాద్యంతం చిన్మయం సదా. 30 సంభాషణం చ చిన్మాత్రం యద్యచిన్మాత్రమేవ హి. అసచ్చ సచ్చ చిన్మాత్రం ఆద్యంతం చిన్మయం సదా. సంభాషించుకునే భాష చిన్మాత్రమే. ఆ భాషతో ఏమేమి చెప్పబడుతోందో అది చిన్మాత్రమే. జాగ్రత్ కల్పన ఊహ భావము స్వప్నకల్పన భ్రమ మొదలైన వాటితో కలిపి అనుభవమగుచున్నదంతా చిన్మాత్రమే. సత్తు అగుద్రష్ట కేవల స్వస్వరూపము, అసత్తగు దృశ్య జగత్తు కూడా చిన్మాత్రమే. ఈ జగత్తు యొక్క మొదలు మధ్య అంతము కూడా చిన్మాత్రమే. ఆదిరంతశ్చ చిన్మాత్రం గురుశిష్యాది చిన్మయం. దృగ్దృశ్యం యది చిన్మాత్రమస్తి చే చిన్మయం సదా. 31 ఆది అంతశ్చ చిన్మాత్రం గురువు శిష్యాది చిన్మయం. దృక్కు దృశ్యం యది చిన్మాత్రం అస్తి చేత్ చిన్మయం సదా. ప్రతి ఒక్క జీవుని యొక్క ఆది మధ్య అంతములు చిన్మాత్రమే. ఆత్మవస్తువును అధ్యయనము చేయు గురు శిష్య వ్యవహారమంతా చిన్మాత్రమే. చిన్మయానందమే పరబ్రహ్మము నుండి దృగ్ద్రష్ట దర్శన దృశ్యములు వేరుగా ఉన్నాయి అని ఎవరికైనా అనిపిస్తే ఆ ఉన్నట్లుగా ఉన్నదంతా కూడా చిన్మాత్రమే. సర్వాశ్చర్యం హి చిన్మాత్రం దేహం చిన్మాత్రమేవ హి. లింగం చ కారణం చైవ చిన్మాత్రాన్న హి విద్యతే. 32 సర్వాశ్చర్యం చ చిన్మాత్రం దేహ చిన్మాత్రం ఏవ హి. లింగం చ కారణం చ ఏవ చిన్మాత్రాత్ నహి విద్యతే. దేహములోని సర్వాశ్చర్య స్వరూపుడగు దేహి, ఆ దేహి కదిలిస్తూ ఉండటం చేత కదలుచూ ఉన్న దేహము దేహి. ఈ దేహము ఉదృశ్యముల మధ్యగా ప్రవర్తనమగుచున్నట్లుగా విడమర్చి చెప్పబడు లింగ శరీరము సూక్ష్మ శరీరము కారణ సంస్కార శరీరము. ఇవన్నీ చిన్మాత్రమునకు ఏమాత్రము వేరు కాదు. అహం త్వం చైవ చిన్మాత్రం మూర్తామూర్తాది చిన్మయం. పుణ్యం పాపం చ చిన్మాత్రం జీవశ్చిన్మాత్ర విగ్రహ. 33 అహం త్వం చైవ చిన్మాత్రం మూర్త అమూర్తాది చిన్మయం. పుణ్యం పాపం చ చిన్మాత్రం దేహ చిన్మాత్ర విగ్రహ. నేను నీవు అనునది మూర్తి భవించినట్టిది, విత్ ఫార్మ్ ఫిజికల్ బాడీ ఫీలింగ్ ఎట్సెట్రా అమూర్తము ద యూసర్ ఆఫ్ ద బాడీ ఫీలర్ మొదలైనవి పుణ్య పాపములు దేహము యొక్క ఆకార విశేషాలు ఇవన్నీ చిన్మయమే. చిన్మాత్రాన్నాస్తి సంకల్పశ్చిన్మాత్రాన్నాస్తి వేదనం. చిన్మాత్రాన్నాస్తి మంత్రాది చిన్మాత్రాన్నాస్తి దేవత 34. చిన్మాత్రాన్నాస్తి దిక్పాలాశ్చిన్మాత్రాద్వ్యావహారికం. చిన్మాత్రాత్పరమం బ్రహ్మ చిన్మాత్రాన్నాస్తి కోపి హీ 35. 34. చిన్మాత్రాత్ నాస్తి సంకల్ప. చిన్మాత్రాత్ నాస్తి వేదనం. చిన్మాత్రాత్ నాస్తి మంత్రాది. చిన్మాత్రాత్ నాస్తి దేవత. 35. చిన్మాత్రాత్ నాస్తి దిక్పాలాహ. చిన్మాత్రాత్ వ్యావహారికం. చిన్మాత్రాత్ పరమం బ్రహ్మ. చిన్మాత్రాత్ నాస్తి కోపి హి. చిన్మయమునకు వేరుగా సంకల్పము ఐడియేషన్ సెండింగ్ ద ఫీలింగ్ టువర్డ్స్ సంథింగ్ లేదు. సంకల్పించబడుచున్న విషయము అనునది లేదు. చిన్మయమునకు వేరే మననము లేదు. ధ్యానము రూపముగు మంత్రము పూజ ధ్యాస భక్తిభావన మొదలైనవి లేవు. ఆ మంత్రముచే సంబోధించబడే దేవత లేదు. వ్యవహారమునంతటినీ నడుపుచున్న దిక్పాలకులు లేరు. వ్యావహారికము పరబ్రహ్మము అను అభయము చిన్మాత్రమే. చిన్మాత్రమే పరబ్రహ్మము అయి ఉన్నది. చిన్మాత్రమునకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. చిన్మాత్రాన్నాస్తి మాయాచ చిన్మాత్రాన్నాస్తి పూజనం. చిన్మాత్రాన్నాస్తి మంతవ్యం చిన్మాత్రాన్నాస్తి సత్యకం 36. 36. చిన్మాత్రాత్ నాస్తి మాయాచ చిన్మాత్రాత్ నాస్తి పూజనం. చిన్మాత్రాత్ నాస్తి మంతవ్యం. చిన్మాత్రాత్ నాస్తి సత్యకం. చిన్మాత్రమునకు వేరుగా మాయ కల్పన భావించుటచే జనించేది ఊహించుటచే అనుభవమయ్యేది అనునది లేదు. ఎవ్వరు ఏ నామ రూపములతో పూజించినా కూడా సర్వజీవుల కేవలమగు చిన్మాత్రమే పూజించబడుచున్నది. చిన్మాత్రమే ప్రతి ఒక్కరి మననము కూడా. మననము చేయబడుచున్నది. మననము చేయవాడు కూడా స్వయముగా చిన్మాత్రమే. చిన్మాత్రాన్నాస్తి కోసాది చిన్మాత్రాన్నాస్తి వైవసు. చిన్మాత్రాన్నాస్తి మౌనం చ చిన్మాత్రాన్నస్తి మౌనకం 37. 37. చిన్మాత్రాత్ నాస్తి కోసాది. చిన్మాత్రాత్ నాస్తి వైవసు. చిన్మాత్రాత్ నాస్తి మౌనం చ చిన్మాత్రాత్ నాస్తి అమౌనకం. చిన్మాత్రమునకు వేరుగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశములు లేవు. అష్టవసువులు కిరణ విశేషములు లేవు. మౌనము చిన్మాత్రమునకు వేరు కాదు. అమౌనము కూడా చిన్మాత్రమే. విరాగము చిన్మాత్ర రూపమే. మాట్లాడకుండా ఉండటము మాట్లాడుచూ ఉండటము చిన్మాత్రమే. చిన్మాత్రాన్నాస్తి వైరాగ్యం సర్వం చిన్మాత్రమే వహి. యచ్చ యావచ్చ చిన్మాత్రం యచ్చ యావచ్చ దృశ్యతే 38. యచ్చ యావచ్చ దూరస్థం సర్వం చిన్మాత్రమే వహి. 38. చిన్మాత్రాత్ నాస్తి వైరాగ్యం సర్వం చిన్మాత్రమే వహి. యచ్చ యావచ్చ చిన్మాత్రం యచ్చ యావచ్చ దృశ్యతే యచ్చ యావచ్చ దూరస్థం సర్వం చిన్మాత్రమే వహి. సర్వము చిన్మాత్రమే. ఏదైతే ఉన్నదో ఏదేది కనిపిస్తోందో ఏది ఏదైతే కళ్లకు కనబడకుండా సుదూరముగా ఉన్నదో అట్టి సర్వము చిన్మాత్రమే. సాకారములగు దేహములు వాటి నిర్మాణమును కొనసాగటమును నిర్వర్తించే అశరీరులగు దివ్యదేవతా ప్రజ్ఞలు చిన్మాత్రమే. యచ్చ యావచ్చ భూతాది యచ్చ యావచ్చ లక్ష్యతే 39. 39. యచ్చ యావచ్చ భూతాది యచ్చ యావచ్చ లక్ష్యతే. ఏ ఆకాశ వాయు గాలి అగ్ని ఈ భూ మొదలైన పంచభూతాదులుగా ఇంద్రియములకు లక్ష్యమై విషయమై ఉన్నాయో అదంతా చిన్మాత్రమే. యచ్చ యావచ్చ వేదాంతాః సర్వం చిన్మాత్రమేవ హి. చిన్మాత్రాన్నాస్తి గమనం చిన్మాత్రాన్నాస్తి మోక్షకం. 40 యచ్చ యావచ్చ వేదాంతాః సర్వం చిన్మాత్రం ఏవ హి. చిన్మాత్రాత్ నాస్తి గమనం చిన్మాత్రాత్ నాస్తి మోక్షకం. ఏ యావత్తు తెలియబడే అంతటికీ కూడా ఆవల తెలుసుకొనుచున్నవాణి రూపముగా ప్రకాశమానమగుచున్నదో అదంతా చిన్మాత్రమే. చిన్మాత్రమునకు వేరుగా ఈ దేహ మనో బుద్ధి చిత్త అహంకారముల గమనము లేదు. తెలియబడేదంతా నా తెలివి యొక్క ప్రదర్శనమే అనబడు సర్వబంధ విముక్త రూప స్వస్వరూప ఆత్మభావన మోక్షము అనబడునది కూడా చిన్మాత్రమే. చిన్మాత్రాన్నాస్తి లక్ష్యం చ సర్వం చిన్మాత్రమేవ హి. అఖండేకరసం బ్రహ్మ చిన్మాత్రాన్న హి విద్యతే. 41 చిన్మాత్రాత్ నాస్తి లక్ష్యం చ సర్వం చిన్మాత్రమేవ హి. అఖండేకరసం బ్రహ్మ చిన్మాత్రాత్ నహి విద్యతే. చిన్మాత్రమునకు వేరైన మరొక లక్ష్యము ఏదీ లేదు. అఖండేక బ్రహ్మ చిన్మాత్రమే ఇదంతా. అద్దానికి వేరైనది ఎక్కడా ఏదీ లేదు. అన్యముగా తెలియబడినదంటూ ఎక్కడా ఏదీ ఏ సమయమందునూ లేదు. అన్యమునన్యము ఏకముద్వైతము సందర్భము సహజము సమస్తము అఖండేక రస బ్రహ్మ చిన్మాత్రమే. అందుకు వేరే ఏదీ లేదు. శాస్త్రే మయి త్వయి సే చహ్యఖండేకరసో భవాన్ ఇకేకరూపతయాయో వా జానాత్యహం త్వితి. 42 సకృజ్ఞానేన ముక్తేహ సాత్సమ్యజ్ఞానే స్వయం గురుః. 43 ఇతి ద్వితీయోధ్యాయః. 42 శాస్త్రే మయి త్వయి సే చహి అఖండేకరసో భవాన్ ఇతి ఏక రూపక తయాయో వా జానాతి అహం తు ఇతి సకృత్ జానేన ముక్తస్యత్ సమ్యక్ జానే స్వయం గురుః ఇతి. ఓ ప్రియకుమార కుమారస్వామి షణ్ముఖ శాస్త్రములేందు నాయందు నీయందు ఈశ్వరుని యందు అఖండేక రసస్వరూపుడవై నీవు సర్వదా ఉన్నావయ్యా. ఎవ్వరైతే లోకములేందు ఈ సర్వజీవులేందు లోకపాలకులేందు అఖండేక చిదానంద కేవల రూపుడనై సర్వదా నేనే సమముగా ఉనికి కలిగి ఉన్నాను అను చిన్మాత్ర భావన కలిగి ఉంటున్నాడో అట్టి అఖండేక సుజ్ఞాని అట్టి సమ్యక్ జ్ఞానముచే ముక్తుడు అగుచున్నాడు. సమ్మక్ జ్ఞానేన స్వయంగురుః సమ్యక్ జ్ఞానము సముపార్జించుకొనువాడు స్వయముగా తనకు తానే గురువు అగుచున్నాడు. సర్వశ్రేష్ఠుడై ప్రకాశించుచున్నాడు. ఆత్మేవహి గురుః ధ్యాని అయి తరిస్తున్నాడు. ఆలోచన ఎక్కడి నుండి వస్తోందో అట్టి ఆత్మయే గురువు అని గమనించి అట్టి ఆత్మయే తానగుచున్నాడు. చిన్మాత్రము ఎరుక సమన్వయము అనుభూతి. ద నైన్ ద గివిన్ ఆఫ్ మీనింగ్ ద ఎక్స్పీరియన్సింగ్.